రక్తం పుస్తకం 6వ భాగం. కాబట్టి సిర్లలో రక్త ప్రసరణ హృదయం దిక్కుగానే ఉంటుంది. కానీ ఆ సూక్ష్మాన్ని ఫ్యాబ్రిచి గుర్తించలేకపోయాడు. ఎడమ వెంట్రుకల్ని విడిచిపెట్టిన రక్తం హృదయం నుండి దూరంగానే పోతుందని అందరూ అనుకుంటున్నారు. ఆ ఆలోచనల ప్రభావం బలంగా ఉండటం వల్ల కాబోలు ఫ్యాబ్రిచి ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన వాడు బ్రిటిష్ వైద్యుడు విలియం హార్వే. వైద్యం చదువు పూర్తి చేశాక ఉన్నత చదువుల కోసం ఇటలీకి వెళ్ళి అక్కడ ఫ్యాబ్రిచి వద్ద చదువుకున్నాడు. మృత కళేబరాల గుండెలని కోసి బయటికి తీసి ఏట్రియంకి వెంట్రుకలకి మధ్యన ఉండే కవాటాలని అధ్యయనం చేయటం హార్వే పని. ఈ రెండూ కూడా ఒకే దిశలో తెరుచుకున్న కవాటాలని హార్వే గుర్తించాడు. ఈ కవాటాలు రక్తాన్ని ఏట్రియం నుండి వెంట్రుకలకి సునాయాసంగా ప్రవహించనిస్తాయి. కానీ గుండె కొట్టుకున్నప్పుడు వెంట్రుకల్లోని రక్తాన్ని కొంచెం కూడా ఏట్రియంలోనికి ప్రవహించనివ్వవు. కవాటాలు అలా రక్తం వెనక్కి ప్రవహించకుండా నిలువరించడం వల్ల ఉన్న రక్తం అంతా ధమనులలోకి ప్రవహిస్తుంది. హార్వే ఈ కవాటాల గురించి లోతుగా ఆలోచిస్తున్న కాలంలోనే తన గురువు ఫ్యాబ్రిచి సిర్లలోని కవాటాలని కనుక్కున్నాడు. గుండె కవాటాల్లాగానే అవి కూడా ఏకదిశలో ప్రవేశాన్నిచ్చే ద్వారాలే. వాటి గురించి ఇంకా తెలుసుకోవాలని ప్రయోగాత్మక జంతువులలో వివిధ సిర్లని రక్తం నిలిచిపోయేలా కట్టేసి ఏం జరుగుతుందో పరీక్షించాడు. కట్టేసిన చోట సిరలు ఎప్పుడూ గుండెకి అవతలి పక్కనే పొంగసాగాయి. చూడబోతే అది ఎలా ఉందంటే రక్తం గుండెకేసి ప్రవహించ చూస్తున్నట్లు. మార్గం మూతబడింది కాబట్టి ఆ అడ్డుకట్టకి కాస్త కిందుగా రక్తం పేరుకుంటున్నట్లు అనిపిస్తుంది. రక్తానికి వ్యతిరేక దిశలో ప్రవహించే వీలు లేక అలా జరుగుతోంది. సిరలన్నిటి విషయంలోనూ ఇలాగే జరగటం గమనించాడు హార్వే. ఇందుకు విరుద్ధంగా ధమనులలో ఎక్కడైనా బంధం వేస్తే గుండె ఉన్న వైపు ధమని పొంగడం కనిపించింది. అంటే రక్తం గుండె నుండి దూరంగా పోవడానికి ప్రయత్నిస్తున్నట్లు. అడ్డుకట్ట ఉండటం వల్ల గుండె ఉన్న వైపు పోగవుతున్నట్లు అనిపించింది. హార్వేకి ఇప్పుడు అంతా బోధపడింది. గుండె రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలోకి తోస్తోంది. అలా బయటికి ప్రవహించిన రక్తం సిర్ల ద్వారా తిరిగి గుండె దిక్కుగా ప్రసరణ చెందుతోంది. రెండు వెంట్రుకళ్ళలో కూడా ఇదే జరుగుతోంది. అంటే గుండెలో జంట ప్రసరణ ఉందన్నమాట. కుడి వెంట్రుకల్లో బయలుదేరిన రక్తం ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి తిరిగి సిర ద్వారా ఎడమ ఏట్రియంని అటుపై ఎడమ వెంట్రుకల్ని చేరుతుంది. అక్కడి నుంచి ధమనుల ద్వారా శరీరం అంతటా వ్యాపించి సిర్ల ద్వారా కుడి ఏట్రియంని చేరి అక్కడి నుంచి కుడి వెంట్రుకల్ని చేరి తన యాత్ర పూర్తి చేస్తుంది. కాబట్టి రక్తం దేహంలో హరించుకుపోతుందని తిరిగి కొత్త రక్తం రూపొందుతుందని అనుకోవడం పొరపాటని భావించాడు హార్వే. గుండె ఒక్కసారి కొట్టుకున్నప్పుడు ఎంత రక్తం బయటికి పోతుందో కొలిచాడు. అలాగే గంటకి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో కూడా కొలిచాడు. ఒక గంటలో గుండె పంప్ చేసిన మొత్తం రక్తం బరువు ఆ మనిషి బరువుకి 3 రెట్లు ఉంటుందని అంచనా వేశాడు. అంత బ్రహ్మాండమైన వేగంతో శరీరం పాత రక్తాన్ని వినియోగించి కొత్త రక్తాన్ని సృష్టించలేదని సూచించాడు. ఒకే రక్తం ప్రసారమై మళ్ళీ మళ్ళీ ఉపయోగింపబడుతూ ఉండి ఉండాలని అనుకున్నాడు హార్వే. అయితే ఇబిన్ ఆల్ నఫీస్ని ఇబ్బంది పెట్టిన సమస్యే హార్వేను కూడా ఇబ్బంది పెట్టింది. చిన్న చిన్న ధమనులని సిర్లని కలిపే అత్యంత సూక్ష్మమైన మధ్యంతర నాళాలు కంటికి కనిపించవు. మరి అవి నిజంగా ఉన్నట్టా లేనట్టా?